భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 10వ భాగం. ఇప్పుడు ఒక బంతి దానంతట అదే చల్లబడిపోయి కదలటం ఎందుకు ఆరంభించదు? ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే. దాని సమాధానం ఉష్ణగత శాస్త్రంలో 2వ నియమం. మూసి ఉన్న వ్యవస్థ దాని అలజడి స్థాయిని దానికది తగ్గించుకోలేదు. ఆ రాశినే ఎంట్రోపీ అంటారు. వాయువు దానంతట అది ప్రథమ స్థితికి ఎప్పటికీ వెళ్ళదు. 2వ నియమం ఎన్నో విషయాలని తెలియజెప్తుంది. బంతి దానంతటికది చల్లబడి దొల్లటం మొదలుపెట్టదు. చల్ల వస్తువుల నుండి ఉష్ణం దానంతట అది వేడి వస్తువులలోకి ప్రవహించదు. పాలు డికాష్ను ఒకసారి కలిస్తే మళ్ళీ వాటంతట అవి వేరు కావు. కానీ 2వ నియమాన్ని వివరించడానికి వాయుచలన సిద్ధాంతం కావాలి. ఉష్ణశాస్త్రానికి యంత్రశాస్త్రానికి మధ్య సంపూర్ణ సంబంధాన్ని స్థాపించింది మాక్స్వెల్ పరిశోధనే. మనం ఉష్ణం అనుకునే దాని చలనం ఎటువంటిది అంటే యాంత్రిక నియమాలను అనుసరించి కదిలే కోటాను కోట్ల అణువుల సముదాయమే వాయువు. కాబట్టి యాంత్రిక నియమాల నుండి వాయు లక్షణాలని ఉపపాదించవచ్చు. వాయురాశిలోని అణువులన్నీ ఇలా ఎందుకు ఉండిపోవు? ఒక్క అణువు ఎడమ పక్క ఉండటానికి సంభావ్యత జరిగే ఆస్కారం 1/2%. అలాగే n అణువులు ఉండే సంభావ్యత v2 × v2 × v2 అంటే n సార్లు. ఇక n అణువులు ఉన్నప్పుడు ఈ సంభావ్యత ఎంత తక్కువగా ఉంటుందంటే ఇంకా అదెప్పుడు జరగబోనట్టే. అణుచలనం మూలకంగా పీడనం పుడుతుందని బోల్డ్మ్యాన్ వివరించాడు. అంటే ఉష్ణోగ్రత కేవలం కల్లోలిత చలనాల కొలమానం మాత్రమే అన్నమాట. చలనం యొక్క ప్రతి స్వేచ్ఛామితికి బోల్డ్మ్యాన్ కొంత నీత శక్తి ఆపాదించాడు. ఈ సిద్ధాంతం ఎన్నో ప్రయోగాలతో సరిపోతుంది, కానీ అన్నిటితోనూ కాదు. అది మొత్తం శక్తి ఈజ్ ఈక్వల్ టు బిఈ బేస్ బి. వాయువుల విశిష్ట ఉష్ణానికి కట్టిన లెక్కలన్నీ శుద్ధ తప్పు. నల్లని కుహరాల నుండి ఉదార్ఘమయ్యే కాంతిని వర్ణించడంలో బోల్డ్మ్యాన్ సిద్ధాంతాలకి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక కోటరంలో నిర్బంధమైన ఉన్న కాంతికి ఎన్ని ప్రకంపన స్థాయిలు ఉన్నాయో లెక్కబెట్టాడు రాలీ. తరంగ దైర్ఘ్యాలు 2L/2L/2, 2L/3 ఇలా అనంతంగా ఉండవచ్చు. ఒక్కొక్క స్థాయికి kT శక్తి ఉంటే కోటరంలో అనంత శక్తి ఉంటుంది. కానీ ఇదేదో తిరకాసుగా ఉంది. చక్కని శాస్త్రీయ సిద్ధాంతం అర్థం లేని ఫలితాలకు దారితీయడానికి ఇదొక తార్కాణం. కాంతి లక్షణాల మూలకంగా మరిన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి. కాంతి అంటే ఈథర్లో ప్రసారమయ్యే తరంగాలని నమ్మకం. భూమి ఈథర్లో కదులుతోంది, కాబట్టి దాని గమన దిశను బట్టి కాంతి వేగం మారుతూ ఉండాలి. అయితే భూమి వేగం v అవుతుంది. ఈ పరిణామాన్ని నిర్ధారించడానికి సున్నితమైన ప్రయోగం చేశారు, కానీ ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. అంటే కాంతి జనకం వేగానికి కాంతి వేగానికి మధ్య సంబంధం లేదా? అది ఎలా సాధ్యం? అంతా బాగానే ఉంది, కానీ ఒక్క ఆ విశిష్టోష్ణం ఈథర్ ప్రయోగాలు గోళా తప్ప. 19వ శతాబ్దంలో ఇది భౌతిక శాస్త్ర పరిస్థితి.